ప్రజాతంత్ర వాదే కానీ పార్లమెంటు ఆరక్షణ విత్తరాన్నే పార్ట బేళ ఉద్యోగనే కన్నా శ్రామకైన అయితే ఆరక్షణ ఏమనేస్తాం ప్రజాతంత్రవాది అన్నా మంగాన్న కమిది అగమతి తుమాగి మిత్ర పహరగాల తమ ఉన్నాసే రెదిగాలో అన్నది పోలీసీ అవి.